ఈ వేసవికాలంలో ఏ టెర్రస్ మీద నుంచైనా ఏ మేడ మీద నుంచైనా ఒక మధురమైనటువంటి పిల్లన గ్రోవి ఆ మురళి రవళి మనకు వినిపిస్తే మనసు ఆనంద పరవశమైపోతుంది. అది కూడా వెన్నెల రాత్రిలో అయితే మరింతగా పులకించిపోతుంది. అటువంటి పిల్లని గ్రోవి పిలుపులు వింటే మనసంతా పరవశించిపోతుంది. ఈ రాగంలో అనురాగం కలిస్తే ఈ జగమే ఊయలలూగుతుంది అంటూ కృష్ణ రాసలీలలు ఏ కొందరికో మాత్రమే కాకుండా తలపునకు వస్తే చాలు అందరిలోనూ ఏవేవో భావాలు పలికి మనసు పులకరింతల తుళ్ళింతల పాలవుతుంది అంటూ సాగే మధురమైనటువంటి గీతాన్ని విందాం. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే అనే మధురమైనటువంటి గీతం 1955 విడుదలైన మిస్సమ్మ చిత్రంలోనిది. ఈ గీతం పింగళి రచన, ఎస్ రాజేశ్వరరావు స్వర రచన, ఏం రాజా సుశీల గానం చేశారు. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు రవి కిరణ్, కుమారి అమృత. సూయలు అందములందరి ఆనందములే, వృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే, పిల్లన గ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే. రాగములో అనురాగము చెందిన జగమే ఊయలవుగదటే, వనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే, ఎందుకే రాధాయీసున సూయలు అందములందరి ఆనందములే. వృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, గోవిందుడు అందరి వాడేలే.